పడమరకొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమరకొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా. నీ అడుగులకే మడుగులు వత్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం నేమయ్యా. దేవుడు గుడుదని మనతో ఉండటానికి వస్తున్నారా? పండగ చేసుకోవాలరా? ఎక్కడున్నారా జీరా పులకించిన ఈ నేలంతా పచ్చగా అయిపో.